చిగురాకులలో తిలకమ్మ చిన్న మాట వినరావమ్మ. గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మ. ఓ చిగురాకులలో తిలకమ్మ కోమలివయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో తిలకమ్మ చిన్న మాట వినరావమ్మ. సింగారవీధిలో బంగారు సాధకి ఏమి ఇవ్వను?